పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 4వ భాగం. క్రీస్తు శకము 1662 సంవత్సరంలో బోయిల్ ఒక ప్రయోగాన్ని చేశాడు. 5 మీటర్ల పొడవు మరియు ఇంగ్లీషు అక్షరం జే ఆకారంలో ఉన్న గాజు గొట్టాన్ని తీసుకుని అందులో కొంచెం పాదరసం పోశాడు. పొట్టిగా ఉన్న గొట్టం చివరి భాగాన్ని మూసివేశాడు మరియు పొడవుగా ఉన్న వైపు తెరచి ఉంచాడు. గొట్టం యొక్క అడుగు భాగం పాదరసంతో నిండినప్పుడు కొంత గాలి పొట్టిగా ఉండే మూసివేయబడిన గొట్టం వైపు వచ్చి చేరింది. బోయిల్ ఇప్పుడు గొట్టంలోనికి ఇంకా ఎక్కువ పాదరసాన్ని పోశాడు. దీనివలన పొట్టిగా ఉన్న గొట్టం వైపు మరికొంచెం ఎక్కువ పాదరసం చేరింది. అంటే ముందు అక్కడ ఉన్న గాలి కొంచెం తక్కువ ఖాళీలోనికి కుదించబడిందన్నమాట. బోయిల్ ఇంకా ఎక్కువ పాదరసాన్ని పోశాడు. ఇప్పుడు పొట్టిగొట్టం వైపు ఉన్న గాలి ఇంకా తక్కువ ఖాళీలోనికి కుదించబడింది. ఎక్కువ పాదరసం పోస్తున్న కొద్దీ ఇంకా చిన్న ప్రదేశంలోకి గాలి కుదించబడుతూనే ఉంటుంది. పాదరసం బరువు పెరుగుతున్న కొలది మూసివేయబడిన పొట్టిగొట్టం వైపు ఉన్న గాలి ఆక్రమించే స్థలం తగ్గుతూ ఉంటుంది. దీనినే బోయిల్ నియమం అని పిలిచారు. ఇది ఎలా జరుగుతుంది అనే దాని మీద బోయిల్ పరిశోధించాడు. కానీ గాలి ఎలా కుదింపబడుతుంది? కుదింపబడి చిన్న ప్రదేశంలో ఎలా ఇమడగలుగుతోంది? పెద్ద స్పాంజిని నొక్కి కుదించి చిన్న చోటులోనే ఇమిట్ చేయవచ్చు. అలాగే రొట్టె ముక్కను కూడా నొక్కి కుదించవచ్చు. స్పాంజిని కానీ రొట్టెని కానీ ఇలా ఎందుకు చేయగలుగుతున్నామంటే వీటికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి వాటిని నొక్కినప్పుడు వాటి రంధ్రాలలో ఉండే గాలి బయటకు నెట్టివేయబడి వాటి ఘన పదార్థం దగ్గరగా కుదించబడుతుంది. అంటే తడిసిన స్పాంజిని నొక్కితే వాటి రంధ్రాల ద్వారా నీరు బయటకు నెట్టివేయబడుతుంది. బోయిల్ తన ప్రయోగంలో చేసినట్లు గాలిని మనం కుదించగలిగాం అంటే గాలిలో రంధ్రాలు ఉన్నాయన్నమాట. గాలిని కుదించినప్పుడు గాలి దగ్గరగా జరిగి వాటి రంధ్రాలు మూసివేయబడతాయి. గాలిలో చిన్న చిన్న ముక్కలు ఖచ్చితంగా ఉంటాయని అనిపించింది బోయిల్కి. ఇవే చిన్న పరమాణువులు. పరమాణువుల మధ్యన వట్టి ఖాళీ ప్రదేశం ఉంటుంది. గాలిని కుదించినప్పుడు పరమాణువులు బలవంతంగా దగ్గరకు నెట్టబడతాయి. అన్ని రకాల వాయువులలోనూ ఇలా జరుగుతుందని బోయిల్ అభిప్రాయపడ్డాడు. అసలు నిజానికి పై ప్రక్రియ ద్రవాలకి మరియు ఘన పదార్థాలకి కూడా వర్తిస్తుందేమో. ద్రవ రూపంలో ఉన్న నీటిని వేడి చేస్తే వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిని చల్లవరిస్తే మళ్ళీ నీరవుతుంది. నీరు ఉన్న ప్రదేశానికి 1000 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని నీటి ఆవిరి ఆక్రమిస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే నీటిలోని పరమాణువులన్నీ చాలా దగ్గరగా ఒకదానినొకటి తాకుతూ ఉంటే నీటి ఆవిరిలోని పరమాణువులు చాలా దూరంగా చెల్లా చెదురుగా ఉంటాయి. క్రీస్తు శకము 1662 బోయిల్ ప్రయోగాల వలన పరమాణువులు అనే విషయం భావన మాత్రమే కాదు అని తెలిసింది. ఇక 2వ అంశం, పరమాణువుల ఉనికికి సాక్ష్యాలు. పరమాణువులలో రకాలు కూడా ఉంటాయా? డెమోక్రటస్ మాత్రం రకరకాల పరమాణువులు ఉండవచ్చుననే అనుకున్నాడు. ఈ ప్రపంచమే 4 రకాలైన ముఖ్యమైన పదార్థాలు లేదా మూలకాలతో ఏర్పడిందని ప్రాచీన గ్రీకు ప్రజలు నమ్మేవారు. ఆ 4 ప్రధాన మూలకాలు భూమి, నీరు, గాలి మరియు అగ్ని. ఇందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన పరమాణువులు ఉండవచ్చని డెమోక్రటస్ అభిప్రాయపడ్డాడు.